నాటిలో నా ప్రేమకి తేలా వేదన చలితో తెలుపు దూరానంద తనదేలే ఆరాధన ఈ సందేశాన్ని అందించాలి వస్తున్నానని ఓ పావురమా హే హే ఓ పావురమా హే హే ఓ పావురమా హే హే ఓ పావురమా ప్రపంచమంతా ఆగిపోతే చాలు ఇంతకు ముందు ఎప్పుడు